بسم الله الرحمن الرحيم يسبح لله ما في السماوات وما في الأرض له الملك وله الحمد وهو على كل شيء قدير هو الذي خلقكم فمنكم كافر ومنكم مؤمن والله بما تعملون بصير خلق السماوات والأرض بالحق وصوركم فأحسن صوركم وإليه المصير يعلم ما في السماوات والأرض ويعلم ما تسرون وما تعلنون والله عليم بذات الصدور అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆకాశాలలో ఉన్న ప్రతి వస్తువు, భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లానే స్తుతిస్తోంది. విశ్వ సామ్రాజ్యాధిపత్యము ఆయనదే, స్తోత్రము ఆయనకే. ఆయనకు ప్రతి వస్తువుపై అధికారం ఉన్నది. ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. అయినా మీలో కొందరు అవిశ్వాసులుగాను మరికొందరు విశ్వాసులుగాను ఉన్నారు. అల్లాహ్ మీరు చేస్తున్నదంతా చూస్తున్నాడు. ఆయన భూమిని, ఆకాశాలను సత్యం ఆధారంగా సృష్టించాడు. మీకు ఒక రూపాన్ని కల్పించాడు. దానిని చాలా అందంగా రూపొందించాడు. చివరకు మీరు ఆయన వైపునకే మరలవలసి ఉన్నది. భూమిలోనూ ఆకాశాలలోనూ ఉన్న ప్రతి వస్తువును గురించి ఆయనకు తెలుసు. మీరు దాచేది, మీరు వెల్లడి చేసేది అంతా ఆయనకు తెలుసు. ఆయన హృదయాల స్థితిని సైతం ఎరుగును. أَلَمْ يَأْتِكُمْ نَبَأُ الَّذِينَ كَفَرُوا مِنْ قَبْلُ فَذَاقُوا وَبَالَ أَمْرِهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ذَلِكَ بِأَنَّهُ كَانَتْ تَأْتِيهِمْ رُسُلُهُمْ بِالْبَيِّنَاتِ فَقَالُوا أَبَشَرٌ يَهْدُونَنَا فَكَفَرُوا وَتَوَلَّوْا పూర్వం సత్యాన్ని తిరస్కరించి తమ కర్మల దుష్ఫలితాలను చవిచూసిన వారి వృత్తాంతం నీకు చేరలేదా? మున్ముందు వారి కొరకు బాధాకరమైన శిక్ష ఉన్నది. ఈ పర్యవసానానికి వారు అర్హులు కావటానికి కారణం ఏమిటంటే వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన ప్రమాణాలను, సూచనలను తీసుకుని వచ్చినప్పటికీ వారు, మానవులు మాకు మార్గదర్శకత్వం ఇవ్వగలరా అని అన్నారు. ఈ విధంగా వారు విశ్వసించకుండా తిరస్కరించారు, తమ ముఖాలను తిప్పుకున్నారు. అప్పుడు అల్లా కూడా వారిని నిర్లక్ష్యం చేశాడు. అసలు అల్లాహ్ ఎవరి అవసరమూ లేనివాడు, తనకు తానే స్తోత్రానికి అర్హుడు. జఅమల్లదీన కఫరూ అల్లన్ యుబఅసు ఖుల్ బలా వరబ్బీ లతుబఅసున్న సుమ్మ లతునబ్బఉన్న బిమా అమిల్తుమ్ వదాలిక అలల్లాహ్ యసీర్. అవిశ్వాసులు తాము మరణించిన పిదప మళ్లీ లేపబడటం అనేది ఎంతమాత్రం జరగదు అని పెద్ద సవాలు విసిరారు. వారితో ఇలా అను, కాదు, నా ప్రభు సాక్షిగా మీరు తప్పకుండా లేపబడతారు. తరువాత మీరు ప్రపంచంలో ఏమేమి చేశారో అదంతా మీకు తప్పకుండా తెలియజేయటం జరుగుతుంది. ఇలా చేయటం అల్లాకు చాలా సులభం. فآمنوا بالله ورسوله والنور الذي أنزلنا والله بما تعملون خبير يوم يجمعكم ليوم الجمع ذلك يوم التغابن ومن يؤمن بالله ويعمل صالحا يكفر عنه سيئاته ويدخله جنات ويدخله جنات تجري من تحتها الأنهار خالدين فيها أبدا ذلك الفوز العظيم والذين كفروا وكذبوا بآياتنا أولئك أصحاب النار خالدين فيها وبئس المصير కనుక అల్లాను ఆయన ప్రవక్తను మేము అవతరింపజేసిన కాంతిని విశ్వసించండి. మీరు చేసేదంతా అల్లాకు బాగా తెలుసు. సమావేశపు రోజున ఆయన మీ అందరినీ సమీకరిస్తాడు. ఆ రోజున మీకు ఈ సంగతి తెలిసిపోతుంది. అది ప్రజల మధ్య పరస్పర జయాపజయముల రోజు అవుతుంది. ఎవడైతే అల్లాను విశ్వసించి సత్కార్యాలు చేస్తాడో అల్లాహ్ అతని పాపాలను ప్రక్షాళన చేస్తాడు. అతనిని శలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. వారు శాశ్వతంగా వాటిలోనే ఉంటారు. ఇదే గొప్ప విజయం. ఇక ఎవరు తిరస్కరించారో, మా వాక్యాలను తృణీకరించారో వారు నరకవాసులవుతారు. అందులోనే వారు శాశ్వతంగా ఉంటారు. అది బహుచడ్డ నివాసం. فَإِن تَوَلَّيْتُمْ فَإِنَّمَا عَلَى رَسُولِنَا الْبَلَاغُ الْمُبِينُ اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ ఏ ఆపద అయినా సరే అల్లా అనుమతి లేనిదే జన్నతికి రారు. ఎవడు అల్లాను విశ్వసిస్తాడో అల్లాహ్ అతని హృదయానికి మార్గదర్శకత్వాన్ని ప్రసారిస్తాడు. అల్లాకు ప్రతి వస్తువును గురించి తెలుసు. అల్లాకు విధేయత చూపండి, ప్రవక్తకు విధేయత చూపండి. కాని ఒకవేళ మీరు విధేయతకు విముఖులైతే తెలుసుకోండి, మా ప్రవక్తపై సత్యాన్ని స్పష్టంగా అందజేసే బాధ్యత తప్ప మరొకటి ఏదీ లేదు. ఆయన అల్లాహ్, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. కనుక విశ్వాసులు అల్లాపైనే ఆధారపడాలి. యా అయ్యుహల్లజీన ఆమను ఇన్న మిన్ అజ్వాజికుమ్ వ ఔలాదికుమ్ అదువున్ లకుమ్ ఫహ్దరూహుమ్ వ ఇన్ తఅఫు వ తస్ఫహు వ తగ్ఫిరు ఫ ఇన్న అల్లాహ గఫూరుర్ రహీమ్ إنما أموالكم وأولادكم فتنة والله عنده أجر عظيم فاتقوا الله ما استطعتم واسمعوا وأطيعوا وأنفقوا خيرا لأنفسكم ومن يوق شح نفسه فأولئك هم المفلحون إن تقرضوا الله قرضا حسنا يضاعفه لكم ويغفر لكم والله شكور حليم عالم الغيب والشهادة العزيز الحكيم విశ్వాసులార, మీ భార్యలలో మీ సంతానములో కొందరు మీకు శత్రువులు. వారి విషయములో అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ మీరు ఉపేక్షించి మన్నిస్తే అల్లాహ్ క్షమించేవాడు కరుణించేవాడును. మీ సిరి సంపదలు, మీ సంతానము మీకొక పరీక్ష. అల్లా వద్దనే గొప్ప ప్రతిఫలం ఉంది. కనుక మీకు సాధ్యమైనంత వరకు అల్లాకు భయపడుతూ ఉండండి. వినండి, విధేయత చూపండి, మీ సంపదను ఖర్చు పెట్టండి. ఇది మీకే శ్రేయస్కరం. తమ హృదయ లోభత్వం నుండి రక్షణ పొందినవారే సాఫల్యం పొందేవారు. మీరు గనక అల్లాకు మంచి రుణాన్ని ఇస్తే ఆయన మీకు దానిని ఎన్నో రెట్లు పెంచి తిరిగి ఇస్తాడు, మీ పొరపాట్లను మన్నిస్తాడు. అల్లాహ్ ఎంతో విలువనిచ్చేవాడు, సౌమ్యుడూను, గోచర అగోచరాలను ఎరిగినవాడు, శక్తి సంపన్నుడు, మహావివేకవంతుడూను.